200 లబ్ధ సంపత్సమున్నతి సం భా లబ్ధ సంపత్సమున్నతి లబ్ధాః స్వస్వరూపతయా స్వతః సిద్ధాః యాః సంపదః సత్యకామత్వాదయః సచ్చిదానందాదయో వా తాభ్యః సమున్నతః సర్వోత్కృయా మాత్రోష్టతా యస్యాః సేతి తథా బ్రహ్మణః మా పాధినా అభివ్యజ్యమానానః నాః గుణాః కర్మానుభూతత్వాదనా కస్మికాః సంతః సర్వోత్కృష్టభావం బహ్మణః జ్ఞాపయంతి. శ్లోతమీశ్వరాణాం పరమం మతం దేవతానాం పరమం చ దైవతం పతిం పతీనాం పరమం పురస్తాద్ విదామ దేశం భువనేశమీడ్యం సత్యకామః సత్యసంకల్పః ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏస్కోంతర్యామ్యేవ యోనిః సర్వస్య ఇతి గతిర్భర్తా ప్రభుః సాక్షి ఇత్యాది మహిమా శ్రుతిస్మృతిసతేభ్యః ఏని బ్రాహ్మణస్య ఇతి ప్రసిద్ధా నిత్యోత్కర్షవత్వం బ్రహ్మస్వరూపమేనేతి నాత్ర విచారణీయం కించిదా స్త్రీత్యభిప్రాయః. ఓం లబ్ధ సంపత్సమున్నత్య నమః. ఆం వి స్వస్వరూపముగా స్వతసిద్ధములైన సత్యకామత్వ సత్యసంకల్పత్వాదులుగాని సచ్చిదానందాదులైన సంపదల చేత సర్వోత్కృష్టత్వము గలదిగాన దేవి లబ్ధ సంపత్సమున్నతి యని ధ్యానింపబడుచున్నది మాయామాత్రోపాధి వలన అభివ్యజ్యమానములైన బ్రహ్మ సంబంధులైన గుణములు కర్మజన్యములు కావు. అందువలన అనకస్మికములైన అనగా సిద్ధమైన గుణములు బ్రహ్మ యందలి సర్వోత్కృష్టభాన జ్ఞాపకములుగా ఉన్నవి. పరమాత్మ ఈశానాది శక్తులు గల ఈశ్వరులలో పరమమహేశ్వరుడు, దేవతలలో పరమదైనతము, ప్రభువులలో పరమా ప్రభువు, సకల భువనేశ్వరుడు, పూజనీయుడు నైన దేవుని ప్రత్యక్షముగా తెలుసుకునుచున్నాము. పరమేశ్వరుడు సత్యకాముడు, సత్య సంకల్పుడు, ఈ పరమాత్మయే సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, ఇతడే సర్వాంతర్యామి, ఈయనే సరసర్వప్రపంచమునకు కారణభూతుడైన దేవుడు, ఈయనే సకులకు చేరదగనవాడు, సర్వప్రాణుల భరణ పోషణములు చేయువాడు, ప్రభువు, సర్వసాక్షి ఇత్యాది శ్రుతిస్మృతిశతము వలన ఏష నితో మహిమా బ్రాహ్మణస్య. బ్రహ్మనిష్ఠుడైన జ్ఞానికి నిత్యమైన మహిమ అని శృతి ప్రసిద్ధ నిత్యోత్కర్షత్వము బ్రహ్మస్వరూపమే ఎని ఎనుటలో విచారణీయాంశము లేసమాత్రమైనను లేదని అభిప్రాయము. 299 శంకర గ్రంథ రత్నావళి.